சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாவரையடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது. இத்தை பரகொள்வான் அன்னுகான் கோவிந்தா, எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம், உனக்கே நாமாட் செய்வோம் மத்தெங்காமங்கள் மாத்தேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 29வ பாசுரம் சித்திரம் சிறுகாலே அனே பாசுரம். சர்வதேச சர்வகால சர்வாவஸ்தையந்து பகவந்துனி எதிர்கா நித்திய கைங்கரியம் செய்யடமே மன கர்த்தவியம், அதே புருஷார்த்தம் அனி ஆண்டாள் ஈ பாசுரத்வாரா மனக்கு தெளிவுபடுத்தி உண்டார். இட்டுவண்டி கைங்கரிய பிரார்த்தனா அனேதி ஸ்ருதி சத சிரசித்தம் பாரார்த்தியம் அனி கீர்த்திம்பபடி சொன்னது. அண்டே வேதமுல யொக்க சிரஸ்லோ கனபடுத்து உன்னட்டு பாரார்த்தியம் அனேட்டு ஒரு அம்சம் அன்னமாட. திருப்பாவை பிரபந்தம்லோ மொதட்டி பாட்டலோ நாராயணனே நமக்கே பறை தருவான் அனி ஆண்டாள் செப்பினட்டு ஈ பாசுரம்லோ ஆண்டாள் பேர்கொண்டுன்னாரு. பவந்தமேவானு சரண் நிரந்தரம் பிரசந்த நிஸ்தேஷ மனோரதாந்தர கதாகம் ஐகாந்திக நித்ய கிங்கர பிரகர்ஷ இஷ்யாமி சநாத ஜீவிதா அனி ஸ்தோத்தர் ரத்னம்லோ ஆளவந்தார் அனை வைஷ்ணவ ஆச்சாரியு வாரு ஈ பாசுராண்ணி மனசுலோ பெட்டுக்கோனி ஒரு ஸ்லோகாண்ணி ஆயன ராயடம் ஜரிகினதி. பகவத் ராமானுஜாச்சாரியு வாரு கூட கதாமாம் பகவான் ஸ்வகீயையா அதி சீதலையா திருஷா அவலோக்கிய ஸ்னிக்த கம்பீரையா கிரா பரிச்சரியாயாம் ஆஜ்ஞாபயிஷ்யதி அனி வைகுண்ட கத்யம்லோ பேர்கொண்டுன்னாரு. ஆ பகவந்துடு எப்படி நன்னு சல்லகா கடாட்சிஞ்சி ஒக கைங்கரியம்லோ நேனு உண்டினட்டு ஆஜ்ய எப்படி இவ்வபோத்தாரு அனி ராமானுஜாச்சாரியு வாரு செப்துன்னாரு. ஆயன ஆ விதங்க செப்படானிக் கூட ஈ பாசுரம் காரணங்க உண்டுந்தி. சக்கனி பாசுரம், பாசுரார்த்தானிக்கு வஸ்தாம். சிற்றம் சிறுகாலே மிக்கிலி பிராத்தகாலமுயந்து அனி அண்டுனார் கிருஷ்ணா. மிக்கிலி பிராத்தகாலம்லோ மேமு நீ யொக்க சந்நிதிக்கு வச்சாம். எட்டுவண்டி பிராத்தகாலம் அண்டே பிராம்ம முகூர்த்தம்லோ மேமு வச்சாம். பிராம்ம முகூர்த்தம் அண்டே தெல்லவாரி ஜாமுன 4:30 பிராம்மே முகூர்த்தே சோத்தாய சிந்தையேத் ஆத்மனோஹிதம் ஹரிர் ஹரிர் ஹரிதி வியாஹரேத் வைஷ்ணவ புமான். பராசர ஸ்மிருதி அனி ஒரு தர்மசாஸ்திர கிரந்தம் உண்டு. அந்தோ பராசர மகர்ஷி ஏமன்னாரே, தெல்லவாரி ஜாமுன லேச்சி பருப்புலோ கூர்ச்சொனி 7 ஹரி ஹரி ஹரி அனி மனம் செப்பாலி அனி அன்னாராயண. அதே விதங்க ஸ்நானம் சேசின வெண்டனே சூரிய நமஸ்காரம் செய்யாலி. போஜனாని கூர்ச்சுனப்புடு கோவிந்தா அனி செப்பாலி. இன்டி நின்சு பயல்தேறினப்புடு 3 கேசவா கேசவா கேசவா அனி செப்பி பயல்தேறாலி. ராத்திரி படுக்கொன்னப்புடு மாதவா மாதவா மாதவா அனி மாதவ நாமஸ்மரணம் செய்யாலி அனி சாஸ்திரம் செப்துந்தி. பராசர ஸ்மிருதியிலோ பராசர மகர்ஷி பிராம்ம முகூர்த்தம்லோ லேச்சி ஆ ஸ்ரீஹரினு சிந்திஸ்தூ ஹரி ஹரி ஹரி அனி விஷ்ணு பக்துடு செப்பவலையனு அனி ஆயன செப்படம் ஜெருகுதுந்தி. ஆ விதங்க உன்னட்டு ஆ மிக்கிலி பிராத்தகாலம்லோ சித்தம் சிறுகாலே வந்து மேம் வச்சாம். கிருஷ்ணா நீ யொக்க திவ்ய சந்நிதிக்கு மேம் வச்சாம். பகவந்துடு மனப்போட்டி பக்துடு ஆயன தகரிக்கு வஸ்தே அய்யோ நா பக்துடு பாதமத்தோ நடிச்சு வச்சாடு கதா அனி ஆயன அனுக்குண்டாரட. பகவந்துனிக்கு அட்டுவண்டி வாத்சல்யம் மன விஷயம்லோ தான் ஆண்டாள் இக்கட செப்துனாரு. வந்து மேம் வச்சி அர்ச்சிதாச்சைவ ஹிருஷ்டாச்ச பவதா சர்வதாவயம் பத்யாம் அபிகமாச்சைவ ஸ்நேக சந்தர்சனேனச்சா அனி ராமாயணம்லோ செப்பினட்டு கிருஷ்ணா நூ உண்டே சோட்ட மேம் வச்சாம். வந்து உன்னை சேவித்து நா தர எவரைத்தே பக்திபாவந்தோ வச்சு நிலுஸ்தாரோ அட்டுவண்டி வாழ்லு நாக்கு மிக்கிலி காவலசின வாழ்லு அனி பகவந்துரு செப்துனாரு. அட்டுவண்டி கிருஷ்ணா உன்னை சேவித்து நின்னு சேவிஞ்சி அண்டே சேவிஞ்சடம் அனேதி கொப்ப விஷயம். భక్తితో కూడి ఉండడం అనేది గొప్ప విషయం అని భగవద్గీత పేర్కొంటుంది. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అని గీతలో 9వ అధ్యాయంలో ఈ విషయం చెప్పబడి ఉంది. అందువల్ల భక్తి ఉపాసన అనేది రాజవిద్య అని కీర్తింపబడుచున్నది. అటువంటి ఆ భక్తికి సంబంధించినటువంటి విధంగా మేము నిన్ను సేవించి నిలిచి ఉన్నాం. బంధు ఉన్నై సేవిత్ ఉన్ పొట్రా మరయడియే, నీ యొక్క బంగారు లాంటి తామర పుష్పం లాంటి ఆ తిరువడి ఆ పాదార విందాన్ని మేము కీర్తిస్తూ ఉన్నాం. సర్వాత్మనా పర్యను నీయమానో యదా న సౌమిత్రి రూపైతి యోగం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తథోద్యషించిద్ భరతం మహాత్మా అని రామాయణంలో చెప్పినట్టు ఆ భగవంతుని యొక్క సేవ అనేది పరమభోగ్యం అని లక్ష్మణస్వామి చెప్పినట్టు మేము కూడా కృష్ణ నీ యొక్క ఆ పాదార విందాన్ని కీర్తిస్తూ ఉన్నాం అని అంటున్నారు అంటాడు. ఆ భగవంతుని యొక్క ఆ పాదార విందం ఎటువంటిది అనేదాన్ని మన పెద్దలు ఎన్నో శ్లోకముల చేత, మన ఆళ్వార్లు ఎన్నో పాసురముల చేత కీర్తించి ఉన్నారు. ఉన్ పొట్రామరయడియే పోత్రుం పొరుల్ కేళాయ్, ఎందుకు నీ యొక్క దివ్యమైన పాదార విందాన్ని మేము కీర్తిస్తున్నామంటే దాని యొక్క అభిప్రాయం ఏమి, దాన్ని వినుమా అని శ్రీకృష్ణుడి దగ్గర వాళ్ళు చెప్తున్నారు. పెత్రమ్మే తున్నుం కురత్తిల్ పిరందుని, పశువులను రక్షించి భుజించే ఆ వంశమయందు అవతరించినటువంటి నీవు కుట్రేవలెంగళై కొల్లామల్ పోహాదు, మా యొక్క ఆ కైంకర్యాన్ని మేము చేసే కైంకర్యాన్ని అంగీకరించకుండా నువ్వు వెళ్ళకూడదు అని చెప్తున్నారు అంటాడు. పెత్రమ్మే తున్నుంగులత్తిల్ బిరందుని కుట్రేవలెంగళై కొల్లామల్ పోహాదు ఇత్రై పరైహొల్వాన్ అన్రుగాన్ గోవిందా, ఇత్రై పరైహొల్వాన్ అన్రు, ఈనాడు నీ కృష్ణ నీ సన్నిధిలో నిలిచి ఉన్న మేము పరై అనేటువంటి వాద్యాన్ని తీసుకుని వెళ్ళడానికి మేము రాలేదు అని అండాలు ఇక్కడ చెప్తున్నారు. అన్రుకాన్ గోవిందా, గోవిందా అని పిలుస్తున్నారు శ్రీకృష్ణుణ్ణి. కృష్ణ నువ్వు గోవిందుడు, ఈ గోవింద అనేటువంటి ఈ దివ్యమైనటువంటి నామం ఎన్నో అర్థములతో కూడినటువంటి అతి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి నామం. దివ్య ప్రబంధ వ్యాఖ్యానంలో 13 అర్థాలు ఈ గోవింద అనేటువంటి ఈ పదానికి చెప్పబడి ఉంది. అంటే గో అని పదానికి జలం అని అర్థం. ఆ జలం యొక్క అంశం అన్నిటిను బాగా తెలిసినవాడు గోవిందుడు అవుతాడు. అంటే మత్స్యమూర్తి అన్నమాట, కూర్మమూర్తి అన్నమాట. అదేవిధంగా గో అనేటువంటి పదానికి భూమి అని అర్థం. ఆ భూమిను ముందు ఎలా ఉండిందో అలా పెట్టినటువంటి వరాహస్వామిని ఒక అర్థం ఆ గోవింద శబ్దానికి. గో అంటే జీవాత్మ, జీవాత్మ సమూహాన్ని పొందినవాడు ఒక అర్థం ఉంది. అదేవిధంగా గో అంటే మంచి మాటలు. కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగ ప్రపత్తి శాస్త్రం అనేటువంటి గీతోపదేశాన్ని చేసినవాడు గోవిందుడు అవుతాడు. గో అంటే జీవాత్మను రక్షించేవాడు గోవిందుడు అవుతాడు. అందువల్ల గోవింద శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఇత్రై పరైహొల్వాన్ అన్రుగాన్ గోవిందా, ఇత్రైక్కుం ఏళ్ళేళ్ళు పిరవిక్కుం ముందన్నోడు ఉత్రోమేయావోం. కృష్ణ కాలతత్వం ఉండే వరకు 21 జన్మ వచ్చినా నీకు మాకు ఉన్నటువంటి ఆ బాంధవ్యం అనేది ఎప్పుడు పోదు కృష్ణ. ఏళ్ళేళ్ళు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం, మేము నీతో ఎల్లప్పుడు ఉండగలవారము అని అంటున్నారు అంటాడు. ఉనక్కే నామాక్షయ్యోం, కృష్ణ నీకే మేము దాస్యము చేయగలవారము అని అంటాడు ఈ పాసురంలో చెప్తున్నారు. మత్రైనం కామంగళ్ మాత్రేలో రెంబావాయ్, ఆ విధంగా నీ కైంకర్యం చేసే సమయంలో మాకు ఏదైనా అహంకార మమకారం పైకి లేస్తే అదంతా లేవకుండా, ఇతర విషయంలో మాకు అభిప్రాయం కలగకుండా, మాకు ఒక కామన మాకు ఒక కోరిక రాకుండా ఉండేటట్టు నువ్వు మమ్మల్ని చల్లగా అనుగ్రహించాలి అని అంటాళ్ ఈ పాసురంలో పేర్కొంటున్నారు. కృష్ణ నీకు మేము కైంకర్యం చేసే సమయంలో నేను చేస్తున్నాను అనేటువంటి మమతాబుద్ధి, దానివల్ల వచ్చే ఆనందం నాకు అనేటువంటి ఆ అభిప్రాయం, ఇటువంటి అభిప్రాయం అన్నిటిను పోగొట్టి కృష్ణ నీకు మేము సర్వదేశ సర్వకాల సర్వావస్థ యందు కైంకర్యం చేసేటట్టు చెయ్యి అని కైంకర్య ప్రార్థనను ఈరోజు పాసురంలో అండాళ్ పేర్కొంటున్నారు. తవానుభూతి సంభూత ప్రీతి కారిత దాసతాం దేహిమే కృపయానాథ నజానే గతిం అన్యథ అని శ్రీరంగ గద్యంలో భగవద్ రామానుజాచార్యులు వారు ఇదే అర్థాన్ని చక్కగా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అతి ఆశ్చర్యమైనటువంటి పాసురం. తిరుప్పావై 30 పాసురాలు మనకు రాకపోతే పర్వాలేదు, ఈ ఒక పాసురాన్ని రోజు మనం దేవుడు గదిలో మనం చెప్పినామంటే ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తారని పరాశర భట్టర్ స్వామి దీనికి ఒక దృష్టాంతం అన్నారాయన. పాలిచ్చే ఆవు దూడ చచ్చిపోయింది, పాలు ఇస్తూ ఉంది ఆవు. మా ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే కసువుతో కూడినటువంటి ఒక కృత్రిమమైనటువంటి ఒక దూడను తయారు చేసుకొని పాలు పిండే సమయంలో ఆవు ముందుగా దాన్ని పట్టుకుని నిలిచి ఉంటారు, సులభంగా పాలను పిండేస్తారు ఇంటి యజమాని. ఆ మాదిరిగా నిజమైనటువంటి దూడ ఉంటే ఎలాగైతే తల్లి ఆవు పాలు ఇస్తుంటుందో కసువు దూడకు కూడా ఆ తల్లి ఆవు పాలు ఇస్తుంది కదా, అదేవిధంగా మనమంతా ఆండాళ్ళ లాంటి వాళ్ళం కాదు, అయినా కూడా కసువు దూడ లాంటి వాళ్ళం మనం. మన విషయంలో కూడా భగవంతుడు చల్లగా కటాక్షిస్తారు అనే విషయాన్ని పరాశర భట్టర్ స్వామి చెప్పడం జరిగినది. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.